రథము నేల కృంగే రథమందొకరు ఒక్కరు నేల మీద సంగరమొనరిల్తురెట్లు త్వరగా రథ చక్రములెత్తుకుందు వీతరథుని తోడ పోరుట అధర్మము కావున చెప్పుచూటి గాని రథము లేకపోయినను నీకును శౌరికి చంకి కాదు సూ